కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? నేను వెంట పడ్డ పిల్ల పేరు లైలా, చైలా చైలా చైలా, నేను వెంట పడ్డ పిల్ల పేరు లైలా, హోయ్లా హోయ్లా హోయ్లే హోయ్లా, నడక చూస్తే చిక్కు బుక్కు రైలా, గులాబీ లాంటి లిప్ చూసి నా పల్సు రేటే పెరిగింది, జిలేబీ లాంటి హిప్ చూసి నా హార్ట్ బీటే అదిరింది, పాలమిగడండి రంగు చూసి నా రక్తమంతా మరిగింది, నా ఏరియాలో ఎప్పుడూ లేని నా ఏరియా నాకు అంటుకుంది. ఏమైందా, ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్. తన్ని చూసి నాకనే డ్రింకింగ్ మానేసా, తెల్లవారు జామునే జాగింగ్ చేసా, ఇంటి ముందరే టెంట్ వేసా, ఒంటి కిందిరా సెంట్ పూసా, మంచి నీళ్ళల్లో దగ్గర తిండి కూడా బాగా చేసా, ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో ఫేసు నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది, అదే విటో మరి ఆ నవ్వుతో నా మనసంతా రప్పాడేసింది. జీవితంలో దేని మీద ఆశపడిన నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను, కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. కలలు అన్నీ కథలుగానే మిగిలేనే, కనులు దాటి రాను అంటూ కరిగిపోయేనే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. ఎదరా చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్? ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా, చావు ఒక్కటే తారంటే ఇక్కడుండే వాళ్ళు ఎంతమందిరా. జీవితం అంటే జోక్ కాదురా, దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్టురా, దాన్ని మధ్యలో కథం చేస్తే హక్కు ఎవరికి లేదురా. నవ్వయ్యరా, చిరు చిందయ్యరా, అరే బాధ కూడా నిన్ను చూసి పారిపోతేరా. దాటయ్యరా, అంతు దాటయ్యరా, ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా.